22 ప్రాణవయోగం. ఇలా నిర్ణయించుకొని ఉద్దాలకుడు ఇక యోగంలోకి ప్రవేశించాడు. ఇక 54వ సర్గం మొత్తాన్ని వాల్మీకి మహర్షి ఉద్దాలకుడి యోగ వర్ణనకే కేటాయించాడు. సాధకులకు ప్రాణప్రదమైన ఆ వర్ణన ఇలా సాగింది. ఉద్దాలకుడు పద్మాసనం వేసుకున్నాడు, కళ్ళు సగం మూసుకున్నాడు, ఓంకారాను సంధానం ప్రారంభించాడు. ఇక్కడ ఓంకారోపాసన విధానాలను వ్యాఖ్యత ఆనంద బోధేంద్ర సరస్వతీ స్వామి చక్కగా వివరించారు. ఆ విశేషాలు కూడా కలిపి ఇక్కడ శ్లోకాలను అన్వయించుకుందాం. ఉద్దాలకుడు ఓంకారాన్ని ఉచ్చే స్వరంతో ఉచ్చరించటం ప్రారంభించాడు. ఇలా ఓంకార జపం కొనసాగేసరికి అతని మనస్సులో ఓంకారకరమైన ఒక చిత్తవృత్తి ఏర్పడింది. ఆ చిత్తవృత్తిలో నిబద్ధమై ఉపహితమై ఉన్న చైతన్యం క్రమంగా అఖండ బ్రహ్మచైతన్య స్వరూపానికి దగ్గర కాసాగింది. ఆయన అలా అంతూ పొంతూ లేకుండా ఓంకారోచ్చారణ కొనసాగించేసరికి అందులో ఉన్న 4 భాగాలు క్రమక్రమంగా సువ్యక్తం కాసాగాయి. ఓంకారంలో అకారము, తుకారముమకారము, అర్ధమాత్ర అనే 4 భాగాలున్నాయి. అందులో మొదటి భాగమైన అకారం మీద మహర్షి దృష్టి కేంద్రీకృతమయ్యేసరికి తారస్థాయితో జరిగే ఆ ప్రణవోచ్చారణ ప్రక్రియ వల్ల ఆయన శరీరంలో ఉన్న మూల ప్రాణవాయువు సంక్షోభాన్ని పొంది, అంటే ఒక రకమైన కదలికను పొంది, అది శరీరంలో నుంచి బయటకు రావటం మొదలుపెట్టింది. ఈ ప్రక్రియనే రేచనము అంటారు. ఈ ప్రక్రియలో ప్రాణవాయువు బయటికి వచ్చేటప్పుడు ఒక రకమైన ఒరిపిడి ఏర్పడుతుంది, దానివల్ల వేడి పుడుతుంది. దానికి తోడు మహర్షి చేసే బ్రహ్మభావన ఆ వేడిని పెంచింది. ఆ వేడి పెరిగి పెరిగి మహర్షి భావనలో జ్వాలలు బయలుదేరి ఆ జ్వాలలలో ఆయన శరీరం పూర్తిగా తగలబడిపోయింది. ఇక్కడ వశిష్ఠమహర్షి ఈ ప్రక్రియ అంతా ప్రణవల్లో ప్రథమ భాగమైన ఆకారం యొక్క ఉచ్చారణ ఫలితమని, ఇది ప్రణవోపాసనలో మొదటి మెట్టని, ఇది హఠయోగ ప్రక్రియ కాదని నొక్కి చెప్పాడు. యావదిత్థమవస్థైష ప్రణవ ప్రథమ క్రమే బభూవ హఠాదేవ హఠయోగో హి దుహఖదః. సర్గ 54 శ్లోకం 9. ఉద్దాలక మహర్షి అనుభవానికి వచ్చిన ఈ స్థితి అంతా ప్రణవోపాసన మొదటి మెట్టులో ఏర్పడినదే. ఇది క్రమక్రమంగా ఏర్పడిన స్థితి. ఇది హఠాత్తుగా వచ్చింది కాదు, హఠయోగం వల్ల వచ్చింది కాదు. 68 ఆయసర్ హఠయోగం దోహకప్రదం కదా అన్నాడాయన. హఠాత్తుగా ప్రాణవాయువు బయటకు వచ్చేస్తే మూర్ఛగాని మరణంగాని వచ్చే సావకాశం ఉందని, అందువల్ల ఈ ప్రక్రియను చాలా నిదానంగా సాగించాలని వ్యాఖ్యాత వివరించాడు. ఇలా ప్రణవోపాసనలో మొదటిమెట్టు సిద్ధించాక ఉద్దాలక మహర్షి ప్రణవంలో 2వ భాగమైన ఉకారాన్ని మంద్రస్వరంతో ఉచ్చరించటం మొదలుపెట్టాడు. అప్పుడు తని ప్రాణవాయువులు నిండుకుండలో నీళ్లలాగా నిశ్చలంగా ఉండిపోయాయి. అవి అలా చాలాసేపు అలా ఉండిపోవటాన్నే కుంభక ప్రక్రియ అంటారు. ఈ కుంభక ప్రక్రియ ఇంకా కొనసాగగా అప్పటికే తెల్లగా పడివున్న శరీరభస్మం ఆ గాలికి లేచి ఆకాశాన్ని కమ్మి ఆకాశంలో శరత్కాల మేఘంలాగా ప్రకాశించింది. ఈ 2వ మెట్టు స్థితి కూడా ప్రణవోచ్చారణతో కలిసిన బ్రహ్మభావన వల్ల ఏర్పడినదే తప్ప హఠయోగం వల్ల ఏర్పడినది కాదని వశిష్ఠ మహర్షి మళ్లీ నొక్కి చెప్పాడు. ఇక ఉద్దాలక మహర్షి ప్రణవోపాసనలో 3వ భాగమైన మకారోచ్చారణలోకి ప్రవేశించేసరికి పూరకమనే ప్రక్రియ అందుకుంది. ఈ ప్రక్రియలో ఆయన యొక్క ప్రాణవాయువులు ఆత్మానందంలో మునిగిపోయి క్రమంగా అమృతమయ కిరణధారలుగా మారాయి. ఆ కిరణధారలు వర్షధారలు లాగా కిందకి పడటం ప్రారంభించాయి. అక్కడ ఉద్దాలక శరీర భస్మం ఇంకా కొంత మిగిలి ఉంది. దానిమీద ఈ అమృత కిరణధారలు పడ్డాయి. దాంతో ఆ భస్మంలోంచి ఉద్దాలక మహర్షి శరీరం మళ్లీ మొలిచింది. కాని ఈ మాటు 4 చేతులతో నారాయణ స్వరూపంగా పైకి లేచింది. ఈ శరీరం మిగిలిన యోగ ప్రక్రియకు మరింత అనుకూలంగా రూపొందింది. అప్పుడు ఉద్దాలకుడు మళ్లీ మరొకసారి పద్మాసనం బిగించి ఇంద్రియాలను కట్టేసి మనస్సును నిలబెట్టి నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించాలని ప్రయత్నం మొదలుపెట్టాడు. దానికోసం ప్రాణాయామాలు పెంచాడు. కాని ఇంతలో మనస్సు ఎదురు తిరిగింది. ఆంబోతు కట్టు కొయ్యను ఓడబెరుకుకొని పొలం మీదికి పరుగెత్తినట్టుగా అతని మనస్సు ఏవేవో పాతజన్మల స్మృతులలోకి వెళ్ళిపోయింది. ఏవేవో సుఖభోగాలను నెమరు వేసుకోవటం మొదలుపెట్టింది. అయినా అధైర్యపడకుండా ఉద్దారకుడు మళ్లీ తత్వ విచారణ మొదలుపెట్టి వివేక బలంతో చిత్తాన్ని నిరోధించి దృష్టిని ఏకాగ్రపరచి కళ్ళు అరమోడ్పులు చేసుకొని మళ్లీ రాజయోగ ప్రక్రియలోకి వచ్చాడు. దానిలో భాగంగా ప్రాణాపానాలను నిరోధించాడు. ఇంద్రియాలను తమ తమ విషయాల నుంచి ప్రత్యాహారం చేశాడు. ఇక మనోవాసన రూపమైన లోపలి విషయాలు మిగిలిపోయాయి. అధిష్టాన బ్రహ్మతత్వ భావనాబలంతో ఉద్దాలకుడు వాటిని బ్రహ్మతత్వంలో విలీనం చేశాడు. ఇప్పుడు పద్మాసనం మార్చి ఒక పాదంతో తన గుదస్థానాన్ని నొక్కిపట్టాడు. తరువాత నవద్వారాలలోనూ ఉన్న వాయువును హృదయస్థానానికి ఆకర్షించి అక్కడ బంధించాడు. ప్రత్యాహార ప్రక్రియను బలం చేసుకుని దాని ద్వారా ధారణయోగంలోకి ప్రవేశించాడు. దానివల్ల పెనుగాలికి దోమలు చెల్లా చెదురైనట్లుగా అతని సంకల్ప వికల్పాలు ఎగిరిపోయి మనస్సు నిర్మలమైపోయింది. ఈలోగా విపరీత భావనలు వచ్చి పడటం మొదలుపెట్టాయి. బ్రహ్మకారమైన ఈ చిత్తవృత్తి ధారలను నిచ్ఛేదన చేసే భావనలే ఈ విపరీత భావనలు. ఉద్దారకుడు తన భావన బలంతో వీటిని గూడా ఆయసర్వ్ 69 వదిలించుకున్నాడు. ఇంతలో అతనికి మొత్తమంతా అంధకారాన్ని చూస్తున్న అనుభూతి కలిగింది. అది తన హృదయాకాశంలో ఉన్న తమోగుణం యొక్క ప్రభావమని, లోపల ఉండే వివేక సూర్యుణ్ణి తమోగుణం కప్పివేయటం వల్ల ఈ చీకటి అనుభూతి కలుగుతోందని ఆయన గుర్తించాడు. వెంటనే సత్వగుణ భావన చేశాడు. దానివల్ల ఆయనకు ఆ చీకటి తొలగిపోయి అరుణోదయ కాంతి పుంజం వంటి తేజస్సు దర్శనం ఇచ్చింది. కొంతసేపటికి అదిగూడా అణగారిపోయి ఉద్దాలక మహర్షి మనస్సు నిద్దరలోకి జారిపోయింది. ఇక్కడ ఈ భావనలన్నీ ఆయా గుణాల భావన విశేషం వల్ల కలిగిన అనుభూతులేనని, ఇవన్నీ భ్రాంతిమయ ప్రపంచంలో భాగాలేనని వ్యాఖ్యాత వివరించాడు. నిద్రాదశ యోగ ప్రక్రియలో భంగపాటుకు సూచన కాని ఉద్దాలకుడు కొద్దిసేపటిలోనే దాన్ని కూడా ఛేదించుకొని బయటకు వచ్చాడు. మళ్లీ ఆయన మనస్సును మరికొన్ని రకాల వాసనలు ఆవరించటం మొదలుపెట్టాయి. వీటివల్ల సృష్టి ప్రక్రియల గురించి భావన మొదలై దానిలో భాగంగా ఆకాశం ఆ మనస్సుకు కనిపించసాగింది. ఉద్దాలకుడు దాన్ని కూడా తిరస్కరించాడు. కాని ఈ మాట ఆ మనస్సు మూఢం అయిపోయింది. మూఢం అంటే నిద్ర కాదు, మెలకువ కాదు, మరణము కాదు, ఏ ఆలోచన తోచదు, జడప్రాయంగా ఉండే ఒక విచిత్ర స్థితి అది. అది కూడా యోగ భంగాలలో ఒకటే. ఉద్దాలకుడు కొంతసేపటికి దాన్ని కూడా తప్పించుకున్నాడు. ఈ విధంగా ఉద్దాలకుడు వెలుగు, చీకటి, మూఢత్వము అనే దశలను దాటి క్రమంగా నిర్వకల్ప సమాధిలోకి ప్రవేశించాడు. ఇంచుమించు సమానపుటెత్తులో ఉన్న చెరువులోనుంచి పొలంలోకి నీళ్లు వదిలిపెడితే పొలంలో నీళ్లు నిండి ఎగతట్టి ఎదురు తన్ని మళ్లీ చెరువులోకే ప్రవహించి చెరువు యొక్క ఆకారాన్నే పొందినట్లుగా ఉద్దాలకుని మనస్సు కొద్దిసేపట్లోనే మళ్లీ బాహ్య ప్రపంచంలోకి ప్రవేశించింది. కాని ఆయన అప్పటికీ సమాధ్యానందాన్ని రుచి చూసి ఉండటం వల్ల, దానికి తోడు అభ్యాస బలం గట్టిగా ఉండటం వల్ల ఆ మనస్సు మళ్లీ సమాధి కోసమే ఆరాటపడి సులభంగానే సవికల్ప సమాధిలోకి ప్రవేశించింది. చాలాసేపటికి దాంట్లోనుంచి నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించింది. మళ్లీ వెనక్కి జారి సవికల్ప సమాధిలోకి వచ్చింది. మళ్లీ పైకి ఎగబాకి నిర్వికల్ప సమాధినందుకుంది. ఇలా పైకి కిందికి ఊగుతూ మధ్యలో ఒక్కొక్కసారి బాహిర ప్రపంచంలోకి కూడా వస్తూ ఉద్దాలక మహర్షి దీర్ఘకాల సాధన కొనసాగించాడు. ఎక్కువ భాగం సవికల్ప సమాధిలోనే ఉంటూ ఉండేవాడు. దానివల్ల ఆయన యొక్క మనోవాసనలు క్రమక్రమంగా క్షీణించి నిర్వికల్ప సమాధి సులభంగా అందే పరిస్థితి వచ్చింది. కొద్ది కాలానికే ఆ స్థితి స్థిరపడి అతను సాక్షిచైతన్యంతో సమాన స్థాయి కలిగిన సత్తా సామాన్య స్థితికి చేరుకున్నాడు. శిలా ప్రతిమలాగా నిశ్చలంగా ఉండిపోయాడు. ఇది యోగ భూమికలలో 6వ భూమిక. దీనిని అందుకున్నవాళ్లు బయటవాళ్లు గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప సమాధిలోంచి బయటకు రారు. కాని ఎందుకో ఉద్దారకుడు ఈ సమాధిలోంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరచి చూసేసరికి అబ్బో, చుట్టూతా అందరూ గంధర్వ స్త్రీలే. అందరూ అతిలోక సుందరులే. వారిలో కొందరు వాద్యాలు వాయిస్తున్నారు, కొందరు పాడుతున్నారు, కొందరు ఆడుతున్నారు, కొందరు ఆయిసర్ డెబ్బెక్ గొడుగులు పడుతున్నారు, కొందరు చామరాలు వీస్తున్నారు, కొందరు ఉద్దాలకుడి పాదాలమీద పడి దండాలమీద దండాలు పెడుతున్నారు. దూరంగా ఒక విమానం కనిపిస్తోంది. ఉద్దాలకుడు నిదానంగా అందరినీ పరిశీలించి చూశాడు. అందరూ చాలా అందంగా ఉన్నారు, బాగా పాడుతున్నారు, ఆడుతున్నారు. ఆ విషయం అర్థమవుతోంది. అంతకు మించి మనస్సులో ఏ మార్పు రావటం లేదు, సంతోషమూ కలగటం లేదు, ఏవగింపు కలగటం లేదు. అలా మిడిగుడ్లేసుకుని ముద్దులాగా చూస్తూ ఉండిపోయిన ఆ మహర్షిని చూసి చూసి కొంతసేపటికి కొంతమంది విద్యాధర కన్యకలు ముందుకు వచ్చి నమస్కారాలు చేసి మంచి కవితామయంగా స్తోత్రాలు చేసి చివరికి ఇలా అన్నారు, స్వామి, అదిగో స్వర్గానికి తీసుకువెళ్లే విమానం. అది మీకోసమే వచ్చింది. స్వర్గానికి సారం మేమే, మీకోసమే వచ్చాం. తపస్సులన్నింటికీ చిట్ట చివరి ఫలం స్వర్గమే కదా. అది మీకోసం సిద్ధంగా ఉంది. రండి, కలసి పోదాం. ఉద్దాలకుడు ఆ మాటలు విని ఆ వగలు వయ్యారాలు చూసి నవ్వి ఊరుకున్నాడు. వాళ్లు చాలాసార్లు బతిమాలారు. చివరికి మీరు వెళ్ళి రండమ్మా ఆనేసి ఆయన మళ్లీ సమాధిలోకి వెళ్లిపోయాడు. ఆ దేవాంగనలు ఆయన చుట్టూ చేరి చాలా రోజులు ఆటలతో పాటలతో కాలక్షేపం చేశారు. ఆయన సమాధిలోనుంచి బయటకు రాలేదు. వాళ్లకు విసుగు పుట్టి స్వర్గానికి వెళ్లిపోయారు. ఆయన అలాగే చాలా నెలలు సమాధిలో ఉండిపోయాడు.